పల కదులే కళ్ళతో శీలం చెడిపోతే మాంసమే తినని పిల్లుందా పురుషులలో రాముడు ఉన్నాడా విప్లవం సాధించకపోతే వనితకు మేలే జరగదులే రుద్రమకు విగ్రహమే ఉంది సీతకు విగ్రహమే లేదే పగలు నిన్ను చూడని కన్నెలకు రాత్రిలో కనుకుడియే లాభం స్వేచ్ఛయే నీకు లేనప్పుడు స్వర్గమే ఉన్నాయే లాభం ఫిగరులా సందడి లేకుండా క్లాసుకి వెళ్ళి ఏ లాభం ఇరవైలో చెయ్యని అల్లరులు అరవైలో చేస్తే ఏ లాభం